ఛందాగస్యపదధాదిపశవో వై ఛందాగుంసి పశో నేవావరుంధే ఛందాగుంసి వై దేవానాం వామం పశవో వామమేవ పశూనవరుంధేతాగుం హవై యజ్ఞసేనశ్చైత్యాగ్నస్థితిం విదాంచకారతయా వై స పశూనవారుంధయదేతాముపదధాదిపశో నేవావరుంధే గాయత్రే పురస్తాదుపదధాది తేజో వై గాయత్రీ తేజనేవముఖతో ధన్వతేర్భవంతి మూర్ధానమేవేన సమానానాపదధాదేంద్రియం వై తృష్టకింద్రియమేవ మధ్యతో ధత్తే జగతేరుపదధాది జాగతా వై పశవః పశూనేవావరుంధే నుష్టుభవుపదధాది ప్రాణావానుష్టు ప్రాణానాముత్సృష్టే బృహతే రుష్ణ్యః పంక్తేరక్షరపంక్తేరిది విషురూపాణి ఛందాగస్య పదధాది విషురూపావే పశవః పశవశ్చందాగం విషురూపానేవ పశూనవరుంధే విషురూపమస్య గృహే దృశ్యతే యస్యైతా ఉపధీయంతే యౌచైనా ఏవం వేదాదిచ్ఛంద సముపదధాత్యవిచ్ఛందావే సర్వాణి ఛందాగం సర్వేభిరేవేనం ఛందాభిశ్చినుతేవష్ణవాగేషా ఛందసాంగ్యదరిచ్ఛందాగ్యదరిచ్ఛంద సముపదధాదివష్మై వైనగం సమానానా కరోతి ద్విపదా ఉపదధాది ద్విపాచ్యజమాన ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై దేవతాభ్యోగ్నిశ్చీయతే యత్సయుజో నోపదధ్యా దేవత అస్యాగ్నిం వృంజేరణ యత్సయుజ ఉపదధాత్మనైవేనకం సయుజం చినుతేనాగ్నినాభ్యర్థ్యతే సోజసా పురుషస్నావభిస్సంతతకేవమేవైతాభిరగ్నిః సంతతోగ్నినా వై దేవా సువర్గం లోకమాయంతా అమోః కృత్తికా అభవనయస్యై ఉపధీయంతే సువర్గమేవ లోకమే దిగచ్చతి ప్రకాశం చిత్రమేవ భవతి మండలేష్టకా ఉపదధాదీమే వై లోకా మండలేష్టకా ఇమే ఖలు వై లోకా దేవపురా దేవపురా ఏవ ప్రవిశది నార్తిమార్చత్యగ్నిం చిక్యానో విశ్వజ్యోతిష ఉపదధాదీమానే వేతాభిర్లోకాన్ జ్యోతిష్పద కురుతేథో ప్రాణానే వేతా యజమానస్య ే దేవత సువర్గ్యాస్వాన్వారభ్య సువర్గం లోకమేది వృష్టిసనేరుపదధాది వృష్టిమేవారుంధేకతే కథోపదధ్యాదేకమృతం వర్షేదనుపరిహారకం సాధయతి తస్మాత్ సర్వానుగోనువర్షతి పురోపాతనిరీత్యాహైతద్వై వృష్టేరూపకం రూపేణైవ వృష్టిమవరుంధే సంజ్ఞానేభిర్వై దేవాయిమాన్ లోకాన్ సమయస్తత్సంజ్ఞానే నాగం సంజ్ఞానిక్తం యత్సంజ్ఞానేరుపదధాది యథాప్సునావా ేతాభిర్యజమాన ఇమాన్ లోకాన్ సంయాది ప్రవోమాయోజ్ఞేర్యత్సంజానేర్యత్సంజానేరుపదధాది ప్రవమేవైతమగ్నయ ఉపదధాత్యుదయస్యైతాగోపహితాస్వాపోగ్నిగం హరంతేవాక్ష్యాగ్నిరాదిత్యర్చకా ఉపదధాత్యాదిత్యా వాగేతం భోక్త్యే ప్రజనుదం దేయోలం భోక్త్యే సంభోదిన్న ప్రాప్నోత్యాదిత్యాయేవైనం భోదిం గమయంత్యసౌ వాగేతస్యాదిత్యోరుచమాధత్తేయోగ్నిం చిత్వా న రోచతే గదాదిత్యేక్షర ఉపదధాత్యసా వేవాస్మిన్నాదిత్యోరుచం దధాది యథాసౌ దేవానాగం రోచతమేవైషమనుష్యానాగం రోచతే ఘృతేక్షర ఉపదధాత్యేతద్వా అగ్న్యాః ప్రియం ధామయ ృతం ప్రియేణైవైనం ధామ్నాథమర్థయత్యథో తేజసానుపరిహారకం సాధయత్యపరివర్గమేవాస్మిన్ తేజోదసాది ప్రజాపతిరగ్నిమచ్చుసయసావ్యాధ్యరసేతాశోదా అవశ్యత్తా ఉపాధత్తతాభిర్వేశ ఆత్మన్నధత్తయజ్ఞశోదా ఉపదధాది యశగేవతాభిర్యజమాన ఆత్మం ధత్తే పంచోపదధాది పాంతః పురుషో యావా పురుషస్తస్మిన్ యశో దధాతి. దేవాసురాయత్తా ఆసన్ కనీయాగుంస దేవా ఆసన్ భూయాగుంసే దేవాేతా ఇష్టకా అపశ్యంతా ఉపాద్రసత భూయస్కృతే భూయాగుంస భవన్ వనస్పతిభిలోషేభిర్వలివస్కృతేమామలయంపాచేతిప్రాచేందిశమలయన్నోర్ధ్వాదేత్యమోమలయన్నంతరిక్షసదస్యంతరిక్షేదే ంతరిక్షమయం తో దేవా భవన్ పరాగురాయస్యైతా ఉపధీయంతే భూయానేవ భవత్యభీమాల్లోకాంజగతి భవత్యాత్మనా పరాత్యభ్రాతుల్యో భవత్యప్సుషతదృశ్యేణ సదసేత్యాహైతద్వాగ్నేపకం రూపేణైవాగ్నిమవరుంధే పృథివ్యాత్వాణే సాధయామేత్యా హేమానేవేతాభిల్లోకాంత్రివినావత ఆయుష్యాయుదేవాస్మిందాత్యేయత్తే పరగం హృణ్ణామేత్యాహైతద్వాగ్నే ప్రియం ధామ ప్రియమేవాస్య ధామోపాత్మవిదావేహితగంభావ్యాహవ్యే వైనేన పరిహత్తే పాంచజన్యే స్వప్యేత్యాహైషవాగ్న పాంచజన్యాయ పంచజుతేకస్తస్మాదేవమాహర్తవ్యా ఉపదధా ేతద్వారుతూనా ప్రియం ధామయతృతవ్యాతూనామే ప్రియం ధామావరుంధే సుమేకమిత్యాహసంవత్సరే సుమేకః సంవత్సరస్యైవ ప్రియం ధామోపాప్నోతి ప్రజాపతే రక్షస్వయత్తత్పరాపదత్తరస్వభవద్యతస్వయత్తరస్వస్యాశ్వత్వం తద్దేవా అశ్వమేధేనైవ ప్రత్యతధురేషవై ప్రజాపతిం సర్వం కరోతి యాశ్వమేధేన యజతే సర్వమేవ భవతి సర్వస్య వా ఏషా ప్రాయశ్చిత్తిః సర్వస్య భేదజగం సర్వం వా ఏతేన పాద్మానం దేవా అదరన్నపి వా ఏతేన బ్రహ్మహత్యామదరన్ సర్వం పాపానం తరతి తరతి బ్రహ్మ హత్యాశ్వమేధేన యజతేన వేదోత్తరం వై తత్ ప్రజాపతే రక్షస్వయత్తస్మాదశ్వస్యోత్తరతో పద్యంది దక్షిణతోన్యేదాం పశూనాం వై తతస్తటో భవత్యక్షయో నిర్వాశ్వాక్షయో వేదసస్వగే వై నంజో నమో ప్రతిష్టాపేది యతస్తోమస్తోమో భవతి సరడ్డవా అశ్వస్య రక్షా బృహత్తద్దేవాశ్చతుష్టోమేనైవ ప్రత్యగధుర్యచతుష్టోమస్తోమో భవత్యశ్వస్య గర్భత్వాయ ఓం దేవాసంయత్తేన విజయం దశగేతాంద్రస్తనోరపశ్యత్తాభుపాదత్తాభిర్వేషతనువమింద్రియం వీర్యమాత్మన్నభత్తో దేవాభవన్ పరాసురాయిరింద్రతనోరుపదధాదితనువమేవతాభిరింద్రియం వీర్యం యజమాన ఆత్మన్ భక్తే సోసేంద్రమేవాగ్నికం సదనం చిమతే భవత్యాత్మనా పరాస్యభ్రాతుర్యో భవతి యజ్ఞో ేభ్యోపాశక్నుబందకేతాయజ్ఞతనోరపశ్యంతా ఉపాదరదతాభిర్వైతే యజ్ఞమవారుంధదైర్యజ్ఞతనోరుపదధారి యజ్ఞమేవతాభిర్యజమానోవరుంధే త్రయత్రిపుంసదముపదధారి త్రయత్రిపుంసద్వై దేవతా దేవతా ఏవారుంధే సోధాత్మానమేవాగ్రిగుం సదనం చునుదేశాత్మాముష్ణం లోకే భవతి ఏకం జ్యోతిష్మదేరుపదధారి జ్యోతిరేవాస్మిన్ దధారేతాభిర్వాగ్నిశ్చితోజ్వలదితాభిరేవైనగం సమింధ ఉభయోరస్మై లోకయోర్జ్యోతిర్భవతి నక్షత్రేష్టకా ఉపదధాత్యేతాని వై దివోర్జ్యోతేగుం జితాన్నేవరుంధే సుకృతాంబా ఏతాని జ్యోతేగుం శ్రియన్నక్షత్రాణి తాన్నేవాప్నోత్యతో అనూకాశమేవేతాని జ్యోతి శ్రీగరుతేషు వర్గస్య లోకస్యానుక్ష్యాత్సర్గస్పృష్టా ఉపదధ్యాదృష్టే లోకమపి దధ్యాతవరుషక పర్జన్యస్యాతసర్గస్పృష్టా ఉపదధాదివృష్ట్యా ఏవ లోకం కరోతి వరుషక పర్జన్యా భవతి పురస్తాదన్యా ప్రతీతేరుపదధాది పంచాదన్యా ప్రాచేస్తస్మాత్ ప్రాచీనాని చ ప్రతీచీనాని చ నక్షత్రాన్యా వర్తంతే. ఋతవ్యా ఉపదధాతృదోనాయ్యైద్వంద్వముపదధాతి తస్మాద్వంద్వమృతబోధత భవాయేషాన్మధ్యమాచిదిరంతరిక్షమివేషా ద్వంద్వమన్యాసుపదధాతి చతశ్రవమధ్యే ధృత్యా అంతఃశ్లేషణం వాచేతాశ్చితీనాయ్యతృతవ్యా ఇతృతవ్యా ఉపదధాతి చితీనా విధృత్యా అవగామనోపదధాత్యేషా వాగ్నేయ నిశ్వయోనిమేవాజ్ఞత ఉవాచ విశ్వామిత్రో దిత్స బ్రహ్మణ్యైతా ఉపధీయాైనా వేదది సంవత్సరో వాదం ప్రతిష్టాయ్యుతేయోజ్ఞిత్వా ప్రతిష్టతి పంచపూర్వాశ్చితయోభవంతిషష్ఠీంజనుతే షడ్వా సంవత్సర ఋతుష్వ సంవత్సరే ప్రతిష్టత్యేకాధిపత్ని ేష్టకాయస్ేతా ఉపధీయంతేధిపతిరేవ సమానాం దృష్ట్యాత్మపదధ్యాయేతాభ్యయం దేవతాభ్యావృష్టరితాజగాక్షిరసుమర్గం లోకంజంతోయాయజ్ఞస్కృతిమృషభ్య ప్రత్యోహంతద్భిరణ్యమవద్భిరణ్యశల్కై ప్రోక్షతి యజ్ఞస్ నిష్కృత్యా అసోభేదమేవాస్మి ైనకం సమర్థయత్యతో హిరణ్యజ్యోతిషైవసువర్గం లోకమేది సాహస్రవత ప్రోక్షది సాహస్ర ప్రజాపతి ప్రజాపతేరాప్యా ఇమామే అగ్నిష్టకా ధేనవ సంతిత్యాహ ధేనో దేవైనా కురుదేతాయేనం కామదుఖా అముత్రాముష్ణుం లోక ఉపతిష్టంతే రుద్రోహేతరి జాతోర్హి సమవస్థితస్థావత్సో జాతస్తనం ప్రేక్షత్యేవం వాషకేతరి భాగేయం ప్రేక్షతి తస్మై యదాహుజన్నజుభుయాద్ధర్యం జగజమానం జ్యాయేక్షతరుద్రీయం జ్యోతి భాగేయేన గుంశమయతి నాక్షత్యద్ధర్యం నయజమానో యద్రామ్యానాం వసూనాం వయసాజుభుయా ్యాన్ పశోన్చుచార్మయేద్యానామారణ్యాంజర్తిలయమాగ్వాజుహుయాగ్రవేధుమయమాగ్వాగ్రామ్యాన్ పశోన్హిరస్తిహురణాహుతిర్వేజర్తిలాశ్చేణ జుహాత్యాగ్నేయేవాయేరాజుహోదివ జుహోదిన గ్రామ్యాన్ పశోన్హిరస్తిరణ్యాంగిరదస్సు వర్గం లోకయ్యం తోజాయాం ధర్మం ప్రాసించాన్ సాధోజం దేవన్నం పరాజిహేతర్కస్యార్కత్వమర్కపర్ణేన జుహోదిషయో నిత్వాయో సంతిష్టం జుహోత్యేజావే రుద్రస్య దిక్స్వాయామేవ దిశు రుద్రం నిరవదయతేతరమాయామిష్టకాయాం జుహోత్యంతరగేవ రుద్రం నిరవదయతే త్రేధా విభక్తం జుహోతి ఇమే లోకాన్ సమావద్ధేర్యాన్ కరోతి యత్రేయత్యథేయత్రిమే లోకాయేభ్యగేవైరం లోకేభ్యశమగతి తిస్ర ఉత్తరా ఆరుతేరజ్యోషత్సంపద్యం దేషద్వారతవరుతిభయమయ్యేతనుపరిక్రామంజుహుయానందరవజారిణకం రుద్రం కుర్యాత సోఖల్వాహుక్కస్యాం బాహరిరుద్రకస్యాం పరిక్రామమే హోతవ్యామేణం శమయత్రేతావే దేవతాసువర్గ్యాయా ఉత్తమాయమానం వ్యాజయతి తాభిరేవైనకం సువర్గం లోకం గమయతియం దృశ్యాత్త సంచరే పశూనాన్యస్య ప్రథమ పశునపి తిష్టతి సహాక్షిమార్చతి అస్మన్నార్జమితి పరిషించతి మార్జయత్యేవైనమథో తర్పయత్యేవ సగేనం తృప్తా క్షుద్ధ్యన్న శోజన్మష్మిల్లాక ఉపతిష్టతే దృప్యతి ప్రజయా వసుభర్యదేవేదతాన్మోర్జం ధత్తమరుతస్సగుం రధానాయిత్యాహాన్నం బావోర్గన్నం మరుతోన్నమేవావరుంధేష్మగ్రస్తే క్షుతముందే సుగుచ్చతి దృష్మ ఇత్యాహయమేవ ద్వేతమస్య క్షుధా పరిషించన్ పర్యవాగ్నిర్యావాగ్ఞస్తంశమయ్యున పర్యేషత్సంపద్యంతేషద్వారతవర్తిభిరేవాస్యేషకుంశమయత్యపాంవాయేతత్పుష్పంయద్వేతసోపాంసరోపకావేతసశాఖయాచావకాభిత్యవికరిషత్యాపోవేషాంతాశాంతాభిరేవాస్యేషకుంశమయదియోవాగ్నిం చితం ప్రథమం పశురధిక్రామతేశ్వరోవేతకుంశుతాప్రదోమండోకేన వికర్షత్యేష వేమునామనుపజీవనీయో నవాయేష గ్రామ్యేషు పశుషుషితోనారణ్యేషు తమేవ సుచార్పయత్యష్టాభిర్వికర్షత్యష్టాక్షరాగాయత్రీగాయత్రేవాజ్ఞస్తస్య సుజగుంశమయరి పావకవతేభిరన్నం వై పావకాన్నేనైవాశ్రుజగుంశమయతి మృత్యునువాయేషగదగ్నిర్బ్రహ్మణ ఏతద్రోపణ్యకృష్ణాదినం కారణే ఉపానః ఉపముంచతే బ్రహ్మణైవ మృత్యోరంతర్ధప్తేంతర్మృత్యోర్ధప్తేంతరన్నాద్యాదిత్యాహురణ్యాముపముంచతేన్నాన్నాంతరేవ మృత్యోర్ధద్ధేవాన్నాంజగుమృంధేనమస్తేహరసేషోచుగలిత్యాహనమస్కృత్యభివతీయాగుంసముపచరంచ్యంజంతేఅస్మత్తపంతహేతయిత్యాహయమేవద్వేష్టితమస్సుచార్మయతి పావకోస్మభ్యగుంశివోభవేద్వాభ్యామధిక్రామధి ప్రతిష్ఠిత్యాపశ్రవతేభ్యాగుంశాంజే నిషదేవ్యాఘారయతి పంచాహుత్యాయజ్ఞముఖమారభతే క్షయా వ్యాఘారయతి తస్మాదక్షయా పదవమాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యయద్వషట్కుర్యాద్యాతయామాస్య వషట్కారస్యాద్యన్నవషట్కుర్యాద్రక్షాగుంభేజ్ఞకం హన్యర్వణిత్యాహ పరాక్షమేవ వషట్కరో దినాస్య యాతయామా వషట్కార భవతి న యజ్ఞకం రక్షాగం సిద్ధ్యంతి హుతాదో వా అన్యే దేవా హుతాదోన్యేతానగ్నిదేవ భయాన్ ప్రేణాదియే దేవా దేవానామిగ్రద్నామసుమిశ్రేణాభోక్షది హుతాదశ్చైవ దేవాన హుతాదశ్చ యజమాన ప్రేణాదియే యజమానం ప్రేణంతి లబ్ధైవ హుతాదః ప్రేణాది మధురా హుతాదో గ్రామ్యం వా ఏతన్నం యద్దద్యారణ్యం మధు యద్దద్నామసుమిశ్రేణాభోక్షదక్తిభయస్యావృద్ధ్యై ృష్టినాభోక్షది ప్రాజాపత్యో వైగృహృష్టిస్తయోరిభ్యాం ప్రతిష్ఠిత్యానుపరిచారమోక్షత్యపరివర్గమేవైనాదేవాగేష ప్రాణే ప్రజయా వసుభిర్యోగ్నిన్మన్నధిక్రామతి ప్రాణదాపానదా ఇత్యాహ ప్రాణానేవాత్మన్ ధత్తే వర్చోదావరి బోదా ఇత్యాహ ప్రజావై వర్చ పశవోవరివ ప్రజామేవ పశూనాత్మంధత్తగింద్రో వృత్రమహంత్రం వృత్రో హతశ్రోడసుభిర్భోగైరసినాత్సగేతామగ్నయేనేకమదాహుతిమపశ్యత్తామజుభాత్తస్యాగ్నిరేకపాంతేన భాగధేయేన ప్రేతశ్రోడసధావృత్రస్య భోగానప్యదహత్వైశ్వకర్మణేన పాపమనో నిరముచ్యతగదగ్నయేనేకమదాహుతిం జుభోత్యగ్నిరేవాస్యానీకపాంశేన భాగధేయేన ప్రేత పాప్మానమపిదహతి వైశ్వకర్మణేన పాప్మనో నిర్ముచ్యతే అయం కామలేన చిరం పాప్మనో నిర్ముచ్యతే త్వేకైకం తస్య జుభుయా చిరమేవ పాప్మనో నిర్ముచ్యతే అయం కామలేన తారి పాప్మనో నిర్ముచ్యతే సర్వాణి తస్యానుద్ధృత్య జుభుయా తారికేవ పాప్మనో నిర్ముచ్యతే సో ఖలు నానైవ సూక్తాభ్యాం జుహోతి నానైవ సూత్రయోర్వీర్యం ప్రతిష్ఠిత్యై ఉదయనముత్తరాన్నయేది సమిధాదాది యథాజనయ్యతే వసం కరోతి తాదృగేవ తిస్ర ఆదాది త్రివద్వాగ్నిర్యావానేవాగ్నిస్తస్మై భాగధేయం కరోత్యౌదుంబలేర్భవంత్యోర్గ్వాదుంబర పూర్వమేవాస్మాపి తృత్వా విశ్వే దేవాత్యాహ ప్రాణావై విశ్వే దేవా ప్రాణైరేవై నముద్యక్షతే అగ్నే భరం ద్విజిత్తిభిరిత్యాహయస్మా దేవేనం చిత్తాయోగ్యక్షేన సమర్థయతి పంచదిశో దైవేర్యజ్ఞమవంతు దేవేరిత్యాహదిశో ప్రక్షపతే పామతిం దుర్మతిం బాధమానాగిత్యాహ రక్షసామపహత్యేరాయస్పోషయజ్ఞపతి మా భజంతేరిత్యాహ పశవో వేరాయస్పోష పశూనే పావృందే షడ్భిర్హరిషడ్వారతమరుతిభిరేవైనకం హరిద్వేపరీక్షవదేవతో రక్షసామపహత్యై సూర్యరశ్మిర్హరిగేషపురస్తాదిత్యాహ ప్రదోక్తేతః పావకా ఆశిశో నో నిదందామిత్యాహాన్నం వై పావకోన్నమే వావరుంధే దేవాసురాః సంయత్తాః సంతే దేవా ఏతదః ప్రతిరసమపశ్యంతే నవైతే ప్రత్యదురానయంత్ర ప్రతిరసస్యా ప్రతిరసత్తంగిర ప్రతిరసం ద్వితీయోతాన్వాః ప్రత్యేవతే నగజమానాభ్యాదుర్వ్యాంజయత్యసో అనభిజితమేవాభిజయతి విరాజేమో లోకో విధృతాభణయోర్విధృత్యాశోదాక్షరా విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్య ప్రతిష్టత్యసతి మవా అంతరిక్షమంతరిక్షమివాగ్నే రమాగ్నేధ్రేష్మాన్ని దధాతి సత్వాయద్వాభ్యాం ప్రతిష్ఠేతే విమానగేర దివో మధ్యాస్తయిత్యాహవ్యవైతయా ృష్ణరస్మేన్నం వే కృష్ణన్నమేవారుంధే చతుర్భిరాపుచ్చాదేరి చత్వారి ఛందాగం ఛందోభిదేవేంద్రం విశ్వా అవేవ ధన్యత్యాహృద్ధిమేవోపావర్తదేవాజానాగం సత్పతిం పదమిత్యాహాన్నం వే వాజోన్నమేవారుంధేగం నహో యజ్ఞో దేవాగం ఆచవక్షదిత్యాహ ప్రజా వే భగవత్సుమ్నం ప్రజామేవ పశూనా ఆత్మంధత్తే యక్షదగ్నిర్దేవో దేవాగుమాదవక్షదిత్యాహస్వకాగిర్దేవాజస్య మా ప్రథమేనోగ్రభేదిత్యాహాదో వాజన్నిగ్రాభయషణిమ్రోజన్ నిగ్రాభో బ్రహ్మణైవాత్మానముగృహ్ణాది బ్రహ్మణాభ్యాదుర్యన్నిగృహ్ణాది ప్రాజేమన ప్రదిశం ప్రేహి విద్వానిత్యాహ దేవలోకమేవైతయోపావర్తతే క్రమద్ధమగ్నినానాగమిత్యాహేమానేవైతయా లోకాన్ క్రమతే పృథివ్యాహముదంతరిక్షమారుహమిత్యాహేమానేవైతయా లోకాన్ సమారోహసి సువర్యంతో నాభేక్షంతగిత్యాహ సువర్గమేవైతయా లోకమేత్యగ్నే ప్రేహి ప్రథమో దేవయతామిత్యాహోభయేష్వేవైత మనుష్యేక్షుర్దశాది పంచభిరధిక్తామలిపాంతో యజ్ఞాయావానేవ యజ్ఞస్తేన సహస్వర్గం లోకమే ధినక్తోషాదేది పురోణవాక్యామన్వాహ ప్రత్యాగ్నే సహస్రాక్ష్యాహసాహస్ర ప్రజాపతి ప్రజాపతేరాప్యైతస్మై దేవిధేమవాజాయస్వాహేత్యాహాన్నం వై వాజోన్నమేవావరుంధే దభ్ర పూర్ణామౌదుంబరేగస్వయమాతృన్నా ద్యోర్గ్వేద్యోర్గుదంబరోసౌ స్వయమాదండాముష్యామేవార్జందర్వాజేమోర్జముపజేవామస్తిభ్యసాదయతి త్రివద్వాగ్నిజావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధో అగ్నిరీతి పురోణయిత్యౌదుంబరేమాధావే సూర్మేయం నకావత్తేతయా స్వే దేవాసురానాగం శృతర్భాగస్తృగం హంతి ేతయాతమిమాతమగ్నేక్షమానాభ్యాతృవ్యాయ ప్రహరిస్తృత్యాశంభక్కారం విధేమ దేవరమే జన్మన్నగ్నగిరివేకం గతే మాతధాతిభాదేవాపరుంధేతాగుం సమితుర్వరేణ్యస్య చిత్రామిషమేమయేగుం శాంత్యాగ్నిర్వాహవాగ్నిచితం గృహేద్వాగ్నిం దృహేతాగుం సమితుర్వరేణ్యస్య చిత్రామిత్యాహైషవాగ్నే హస్తమస్య కల్మ ఏమస్రాయసో వేత్తేనః తస్మై నగుం దుహేతయా సమిధమాదధాగ్నిదేవతసం దుహే సప్తదే అగ్నే సమిధ సప్తజిత్వాహ సప్తైవాణి ప్రేణాది పూర్ణయా జుహోతి పూర్ణయి ప్రజాపశ ప్రజాపతేనయా జుహోతి న్యోనాద్య ప్రజాపతి ప్రజా ప్రజానాగం దృష్ట్యా అగ్నేభ్యో నిదాయ దశిశోన ప్రావిశ్యుమనసాధ్యేణమవరుంధే దా పురస్తాహాజ్ఞోప్యాజ్ఞోపరిష్టాత్యజైవాస్మాంద్రియం చేద్వాదశకపాలో వైశ్వానరో భవతి ద్వాదశమాసంవత్సర సంవత్సరాైవేష్వానర సాక్షాదేవ వైశ్వానరమవరుంధే యత్ప్రయాజానో యాజాంగుల్యాగస్తిస్థాయజ్ఞర్మి హోమం కరోతి యజ్ఞ ప్రతిక్షిత్యైరాష్ట్రం వై వైష్మానరో విన్మరుతో వైష్మానరగం భూత్వా మారుతాంజోతిరాష్ట్రయమ విషమనుబద్ధాంతిచ్చైర్వైష్మానరస్యాశ్రావయత్యుపాగం సుమారుతాంజోతి తస్మాద్రాష్ట్రం విషమతిపతతి మారుతా భవంతి మరుతో వై దేవానాం విషోదేవ విషనైవాస్మై మనుష్య విషమవరుంధే సప్త భవంతి సప్తగణా వై మరుతో గణశయేవ విషమవరుంధే గణేన గణమనుద్ధృత్య జుహోతి విషమేవాస్మానువర్త్మానం కరోతి వసోర్ధారాంజోదివసోర్మేధారా సదివాయేటా భూయతే ఘృతస్య వాగేన మేధాధారాముష్ణల్లోకే బిన్వమానోపతిష్ఠత ఆజ్యేన జుహోది తేజోమాజ్యం తేజోవసోర్ధారా తేజసైవాస్మై తేజోవరుంధే శోకామావీవసోర్ధారా కామానేవరుంధే కిం కామయే తత్ప్రాణానస్యాద్యం విచ్ఛిందామి విగ్రాహం ప్రాణానేవాస్యాద్యం విచ్ఛిన్నయం కామయద ప్రాణాన సన్నాద్యం సంతనుయామి సంతతాంతస్తుయాత్ ప్రాణానేవాస్యాద్యం సంతనో నిద్వాదశద్వాదశాని జుహోతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధేన్నం చ మే క్షుచ్చమైత్యాహైతద్వా అన్నస్య రూపకం రూపేణైవ అన్నమవరుంధే దృష్టమ ఆపష్టమైత్యాహైషా వా అన్నస్తయో నిశ్చయోన్యేవాన్నమవరుంధేర్ధేంద్రాణి జుహోతి దేవత ఏవరుంధే యత్సర్వేషామద్ధమింద్ర ప్రతిదస్వాదింద్ర దేవతానాం భూయిష్టభాక్తమగింద్రముత్తరమాహేంద్రియమేవాస్మిన్నుపరిష్టాయుధాని జుహోతి యజ్ఞో వై యజ్ఞాయుధాని యజ్ఞమేవరుంధేతో ఏతద్వై యజ్ఞస్య రూపకం రూపేణైవ యజ్ఞమవరుంధేవ భృతశ్చ మే స్వగాగారశ్చ మహిత్యాహ స్వగాగృత్యాగ్నిశ్చ మే ధర్మశ్చ మహిత్యాహైతద్వై బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధర్చ మే సామజమహిత్యాహైతద్వై ఛందసాగం రూపకం రూపేణైవ ఛందాగస్య వరుంధే గర్భాశ్చ మే వత్సాశ్చ మహిత్యాహైతద్వై పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరుంధే కల్పాంజుహోత్యగుప్తస్యగుప్తే యుగ్మదైజే జుహోతి విషుణత్వాయోత్తరావతే భవతోభిక్రాంత్యాయేకాచమే తిస్రస్తమయిత్యాహ దేవఛందసంవారేకాచ తిస్రస్తమనుష్యఛందసంచాష్టౌచ దేవఛందసం చైవ మనుష్యఛందసం చావరుంధాత్రయస్త్రిపుంశతో జుహోతి త్రయస్త్రిపుంశద్వై దేవతాదేవతాదేవావరుంధ ఆష్టాచత్వారిపుంశతో జుహోచ్చాచత్వారిపుంశదక్షరాజగతేజాగతాపజగత్యేవాత్మై పశూనవరుంధే వాజశ్చ ప్రథమశ్చే నిద్వాదశంజుహోరిద్వాదశమాసా సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్టతి అగర్దేవేభ్యోపాగ్రామద్భాగేయమి యమానస్తం దేవాబ్రువన్ముపన ఆవర్తస్థావ్యన్నావేద్రవేద్వరం వృణేమహ్యమేవ వాజ ప్రథమేయంజుహవన్నిదిరస్మాదగ్నయే వాజ ప్రథమేయంజుక్వదేయద్వాజ ప్రథమేయంజుహాస్తమేవ లబ్భాగేన సమర్థయ్యథో అభిషేకేవాజుహోదత్తగ్రామ్యావోషయ సప్తారణ్యా ఉభయే కామవరుధ్యా అన్నస్యాన్నస్య జుహోత్యన్నస్యాన్నస్యావరుధ్యా ఔదుంబరేణ స్కృణ జుహోత్యోర్వాముదుంబరవోర్గన్నమోర్జైవాస్వామోర్జమన్నవరుంధేర్వై దేవానామభిజిత్తోర్జమనుష్యానాందస్మాదమిజిద్వరిషజినధావేదవరుద్ధక్యక్ష్యాన్నమన్నమివఖలువేపరిషయ్యద్ధావేదన్నాద్యాద్ధావేదుపావర్తేతాన్నాద్యమేవాభ్యుపావర్తతేనక్తోషాదేతి కృష్ణాయేష్వేతవత్సాదేపయతాజుహోత్యన్నేవాస్మేవాత్రిం ప్రదాపయత్రిగాహరహోరాత్రేవాస్మే ప్రత్యేకామన్నాద్యం దుహాదే రాష్ట్రభృతోజుహోతి రాష్ట్రమేవాంధే షడ్భిర్జుహోషద్వారతమరుదస్వే ప్రతిష్టతి భువనస్య పథగితి రసముఖే పంచాహుతేర్జుహోనివజ్రో వేర సోమజ్రే నైవతి సోభిజయత్రగ్నిచితగం హవా అముష్మన్ లోకే వాతోభిపవతే వాత నామాని జుహోత్యర్థే వేణమముష్మన్ లోకే వాత పవతే త్రేణి జుహోత్రయమే లోకాయేభ్యగేవోకేభ్యో వాతమవరుంధే సముద్రాశనభస్వా నిత్యాహైవద్వై వాతస్య రూపకం రూపే నైవ వాతమవరుంధేంజలినా జుహోజయ్యేషామన్యసాహుతిరవకల్పతే స్వర్గాయ వే లోకాయ దేవరథోయుజ్యతేత్రూతాయ మనుష్యరథేత ఖలు వే దేవరథోయజ్ఞజవదాఘతేనేత్యాహయునక్యే వై నగంసగేన యుక్త స్వర్గం లోకమభివహసిత్సర్వాభి పంచభిర్యుజ్యాగ్ ప్రచ్యుత్యాహ ప్రతిష్ఠితాహుదయస్థిర ప్రతిష్ఠితా సోమా ప్రతిష్ఠితాన్యక్షాని ప్రాదస్వనే ్రియథానసియుక్త ఆధీయత ఏమేవత్ప్రత్యాహుతయస్తిష్టంది ప్రతిస్తోమా ప్రత్యుత్థాని యజ్ఞాయజ్ఞయస్తాభ్యామభిషత్తేతావాయో యావానగ్నిస్తోమో భూమా త్వాస్యాదూర్ధ్వక్రియతే యావానేవ్యస్తమం తోహరిద్వాభ్యాం ప్రతిష్ఠిత్యాయకయా ప్రస్తుతంభవత్యథాభిమృత్యుపేణముత్తరాజ్ఞానమత్యసోహంధత్తేవాయేషోమాల్లోకాచ్యవతేయోజ్ఞంచినేనవాగేతస్యానిష్టక ఆహుదిరమకల్పతేయాం వాగేషోనిష్టక ఆహుదిం జుహోదిశ్రవతి వై సాగస్రవంతే యజ్ఞానపరా భవతి యజ్ఞం యజమానో యత్పునర్చిరించినత ఆహుదేనా ప్రతిష్ఠిత్యే ప్రత్యాహుదయస్తిష్టం దినయజ్ఞపరాభవదినయజమానోష్టావుపదధాక్షరాగాయత్రే గాయత్రే నైవైనం ఛందదాజుదేకాదశత్రైత్యుభేన యద్వాదశ జాగతేన ఛందాభిరేవైనం చినుతేన పాత్రో వై నామైదోగ్యయత్పునశ్చితిర్యేవం విద్వాన్ పునశ్చితం చినుత ఆతృతీయాత్పురుషానన్నమత్తిక సా వై పునరాధేయేవం పునశ్చితిర్యాజ్ఞా ్రోధిమాధత్తేయోగ్నిత్వానర్ధ్నోధిపునశ్చిజించుతేయపునశ్చిజించుద్రోవాయరగద్రుద్రోవాయరగదగ్ఞయసాగ్రగం సుప్తం బోధయతి తాదృగేవ తథో ఖల్వాహుష్టేతవ్యథావసీరాగుందం భాగధేయేన బోధయతి తాదృగేవ తన్మనురగ్నిమచిమతేనార్ధ్వాసేతాం పునశ్చిజమపశ్యప్తామచునుతయా వేసాద్యత్పునశ్చిజించుతర్ధ్యై ఛందరచిదంజన్వేద పశుకామ పశుపేషందాగం త్రిపశుమాన్వేద సువర్గకామ శేనో వేపయసాం పతిష్టశ్చేన ఏవ భూత్వా సువర్గం లోకం పతతి కంకచితం జన్వేదయః కామయేతి శీర్షన్వా నమస్కల్లోకే శ్యామి శీర్షన్వా నేవాముష్పల్లోకే భవత్యరచితం జన్వేద సర్వస్యేదం ప్రతిష్టా కామశ్చరస్రాదృశాదిక్షేమపతిష్ట ప్రవుగజిలంచిన్వేదభ్రాతృవ్యవాన్ ప్రేమభ్రాతృవ్యాన్నుదభయద ప్రవుగంచిన్వేదయ కామయద ప్రజాతాన్ భ్రాతృవ్యాన్నుదయ ప్రతిజనశ్యమానాది ప్రేమ జాతాన్ భ్రాతృవ్యాన్నుదతే ప్రతిజనశ్యమానాన్వథచక్రసిదంచిన్వేదభ్రాతృవ్యవాన్ వజ్రో వేరథో వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహర విద్రో నచిదంచిన్వేతాన్న కామోద్రోణేవాన్నం ేదయోన్యేవాన్నమవరుధ్యమోక్యంజన్వేద పశుకామ పశుమానేవతిపరిహార్యంజన్వేద గ్రామకామాగ్రామ్యేవ భవతి శ్మశాన చిరంజన్వేదయ కామయేద పితృలోకరుద్ధ్యామిపితృలోకేవధ్నాది విశ్వామిత్రజమదగ్నీనాస్పర్ధేతాగుంసేతాపదగ్నిర్విహవ్యాపశ్యత్తాపాధత్తాభిర్వేదవతిష్టస్యేంద్రియం వృందయద్విహవ్యాపదాదేంద్రియమేవతాభిర్వేర్యజమానా భ్రాతృవ్యస్తృంతేహోతర్ధిష్టయమువదధాయతనం వేహోతాస్మదేవాస్మా ఆయతనైంద్రియం వేర్యమవరుంధే ద్వాదశోపదధాది ద్వాదశాక్షరాజగతేజాగదాపశోజగత్యైవాస్మే పశోనవరుంధే అష్టావష్టావన్యేషు సిత్రయేషోపదధాత్యష్టాశభా పశవః పశో నేవరుంధే షణ్మాజాలీయేషద్వారదవరసవక్రమే దేవాతో నేవ దేవాన్ేరామి పవసవాజసాదనైత్యనష్ట ప్రతిబద్ధవతిష్టస్మాదస్వృతస్మాత్సర్వాగస్తాగస్తాంగతనష్టమస్తోమానాం పరమస్త్రిరాత్రమోష్ పరమేణం ఆలభ్యతేవాదశమాసాపంచర్తవస్త్రయమేకాశావాదిత్యేకభిపుంసకేషప్రజాపతిష్ప్రాజాపత్యోష్టస్తమేవాక్షాదుర్ధ్వాదిషక్వరయ పృష్టం భవంత్యస్వస్తిర్వత్వాయ పాక్షురస్మం బ్రహ్మకామం భవతిరశ్మినావాష్పోయతయేష్వరోవాష్పోయతో ప్రతిష్ఠితపరాంబరావరంగం ్యశ్వర్వర్వాయ్యానందరాయ సర్వస్తోమోర్వస్వ్యాప్తేమేవేనాప్నోతి యదేకేన సర్గ స్థాపయతి యజ్ఞస్య సంతత్యాహవిచ్ఛేదాయేంద్రా పశభోజే పుష్కరాగేంద్రాంతాగ్నిభ్యాలభ్యంతే దేవతాభ్యమదం దాత్యాగ్నేయేష్టభోయాజ్ఞానవాక్యాకుర్యాజ్ఞేయేస్తేనాజ్ఞేయాయ తృష్టుభక్తేనైంద్రామర్థేన దేవతాభ్యమదం దాతి నిగిర్పదేతో పరమాలభతే తేజోర్వాయుస్తేజసేష ఆలభ్యతే తస్మాద్రియం వాయుర్వాదిత్రియర్దహదిస్వమేవ తేజోన్వేయన్న నియుత్వదేస్తున్మాజమానో నియుత్వదే భవదేజమానస్ తస్మాదాయ వాయుమదీష్టేతవేయాజ్ఞానవాక్యేభవదస్తేజస్వాయ హిరణ్యగర్భస్తమవర్తతాగ్రమిత్యాఘారమాఘారయ ప్రజాపతిర్వే హిరణ్యగర్భ ప్రజాపతేర్లోకత్వాయ సర్వాణి వాయేష రూపాణి పశూనాం ప్రత్యాలభ్యతే గచ్చుమస్మరస్తత్పురుషాణాగం రూపణ్యత్వో పరస్తదశ్వాన్యతన్యతో వాయుర్వే పశూనాం ప్రియంధామయద్వాయవ్యాభవతేతమేవేనమభిగంజానానాపదవపదష్టం దేవాయవ్యః కార్యాజాపత్యాయవ్యం కురయాత్ ప్రజాపతేర్యా ప్రజాపత్యం కురయాజ్ఞాయవ్యశుర్భవతి తేన వాయోన్నైతయ్రాజాపత్యపురాణాభవతి పరమో యదాగ్నావేష్టవమేకాదశకపాలన్నిర్వపతి దేవతాదేవో భగవత్ పరిగ్రహ్యమానో వరుంధే పురోడాజ నవై దేవామృష్మిల్లోకార్ధ్వం చరుణాస్మినయః కామయదామృష్మిల్లోకరుద్ధ్రియామిదిత పురోడాశం కురువే దామృష్మిన్నేవ లోకరుద్ధ్నాదిగదష్టాకపాలస్తేనాగ్నేయో యద్ృగపాలస్తేన వైష్ణవ సమర్థేయః కామయే ృయామి దిశ్రుతం విష్ణాస్తాకరుద్ధ్రాత్యాదిత్యోరస్యామేవ ప్రజలక్షేవాదృగే ంవత్సరమాప్వా కాలాయతే విజాయత ఏమేవ సంవత్సరమాప్వా కాలాయతే అగ్నిమాక్షేవాగ్నే ప్రియాధనోర్యద్వేష్ ప్రియామేవాస్య తనుభమవరుంధే త్రేణ్యేతాని హవేగుంషిహవంత్రయ ఇమే లోకాలేషాం లోకానాగుం రోహాయ.